62 లీలోపాఖ్యాన కథా విశ్లేషణ. లీలోపాఖ్యానం పూర్తి అయింది. ఇది ఎందుకు చెప్పబోతున్నాడో దాన్ని గూర్చి వశిష్ఠ మహర్షి ముందే కొంత వివరణ చేశాడు. కథ అయిపోయిన తరువాత ఈ కథ ఉద్దేశ్యం ఇది అంటూ మళ్లీ కొంత వివరణ చేశాడు. అయినా కథలోని పాత్రల గురించి, సన్నివేశాల గురించి విశ్లేషణ చేసి సమన్వయాలు చేసుకునే పని శ్రీరాముడికే వదిలిపెట్టాడు. వాల్మీకి మహర్షి కూడా ఆ పనిని పాఠకులకే వదిలిపెట్టాడు. ఏమీ వివరణ ఇవ్వలేదు. అందువల్ల మనం సంగ్రహంగా ఆ పని చేసుకుందాం. 1. ఈ కథలో పాత్రల తీరు ఎలా ఉందో మొదట గమనిద్దాం. 1. క. ఈ కథ ఇద్దరు పాత్రలతో ప్రారంభమైంది. వారే లీల, పద్ముడు. కథ మొదట్లో వీరిద్దరూ స్థూలదేహాలు ఉన్నవారే. 1. ఖ. కథ చివరికి వారు ముగ్గురయ్యారు. పద్ముడు, పద్మలీల, విదురథలీల. 1. గ. వీరిలో పద్ముడిది స్థూలదేహం, విదురథలీలది జీవన్ముక్త దేహం. ఇది వాసనామయం, పద్మలీలది చిద్దేహం. 1. ఘ. అంతఃపురజనం దృష్టిలో పద్మలీల స్వర్గానికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చింది. వచ్చేటప్పుడు తనలాగే ఉన్న మరో అమ్మాయిని తెచ్చి తన భర్తకే భార్యగా బహుకరించింది. ఈ లీలలిద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులు. 1. జ. పద్ముడి దృష్టిలో విదురథలీల తనకు భోగపత్ని, పద్మలీల తనకు పాత భార్య కాని ఇప్పుడు యోగిని. 1. చ. విదురథలీల దృష్టిలో ఇదంతా మిథే కాని ఆమెకు కొద్దిగా సంస్కారశేషం ఉంది, అందువల్ల భర్తకు అనుకూలంగా ఉండాలనే కోరిక ఉంది. పద్మలోకంలోకి వచ్చాక ఆమెకు వేరే సొంత కోరికలంటూ లేవు. ఇది ఆ పాత్రల పరిస్థితి. 2. మరో దృష్టితో కూడా పై పాత్రలను పరిశీలించాలి. 2. క. విదురథలీల దృష్టిలో తనకు స్థూల శరీరం ఉంది. పద్ముడు, ప్రజలు కూడా ఆ దృష్టితోనే చూస్తున్నారు. 2. ఖ. పద్ముడి దృష్టిలోనూ, ప్రజల దృష్టిలోనూ పద్మలీలకు కూడా స్థూల శరీరం ఉంది. కాని వారి దృష్టిలో ఆమె యోగిని కనుక ఆమె స్థాయి వేరు. యోగిని కనుకనే మరో భార్యను తెచ్చి తన భర్తకు ఒప్పచెప్పింది. 2. గ. పద్మలీల దృష్టిలో తనకే కాదు ఎవ్వరికీ శరీరం లేదు, అసలు ప్రపంచమే లేదు. 2. ఘ. విదురథలీల దృష్టిలో కూడా పద్మలీలకు శరీరం లేనేలేదు, తనకు అభాసరూపమైన శరీరం ఉంది. ఈ ప్రపంచమే అభాసరూపం, ఇది ఆమె దృష్టి. 3. ఈ పాత్రల సన్నివేశాన్ని మనస్సులో పెట్టుకొని ఇక కథను మనం విశ్లేషించాలి. 3. క. ఒక జన్మ తరువాత మరో జన్మ వస్తుందని సామాన్యంగా అందరూ నమ్ముతారు. దీనిలో తరువాత అనే మాటకు అర్థం ఏమిటి ఎవరూ ఆలోచించరు. ఆ మాటకు అర్థమే వేరంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఆయసర్ 88. 3. ఖ. అందుకే పద్మలీల ఇక్కడ బతికుండగానే అక్కడ విదురథలీల జన్మించింది. 3. గ. ఈ విదురథలీల పద్మలీలకు పై జన్మ కాదు, పద్మలీలకు మరో దేహము కాదు, పద్మలీలలో భాగము కాదు. ఈమె మరణించిన పద్ముడి సంస్కారం వల్ల జన్మించిన జీవి. 3. ఘ. లోకంలో ఒక శరీరం పోయి ఇంకొక శరీరం వస్తే దాన్ని పునర్జన్మ అని పిలుస్తున్నారు. విదురథలీల తను అదే దేహంతో తన భర్త లోకానికి తాను వెళ్లాలని వరం కోరుకుంది. కాని అలా జరగలేదు. సరస్వతీదేవి వరమిచ్చినా జరగలేదు. 3. జ. ఆమె పాత శరీరం అక్కడే రాలిపోయింది. ఆమె పద్మరాజలోకానికి వచ్చింది. ఆమెకు స్థూలదేహం లేదు. అయినా సరే తనకు పాత స్థూలదేహమే ఉందని ఆమె గట్టిగా నమ్ముతోంది. అది సరస్వతీ వరప్రభావం. 3. చ. ఆమె ఆ విధంగా నమ్మటం వల్ల ఆమెకు తన స్థూలదేహం నిజంగానే కనిపిస్తోంది. ఆమెకే కాదు పక్కవారికి కూడా కనిపిస్తోంది. 4. వశిష్ఠమహర్షి ఈ విదురథ లీల అనే పాత్రను చివరి దాకా ఎందుకు అట్టిపెట్టినట్టు, ఒకరికి ఇద్దరు భార్యలను ఎందుకు తయారు చేసినట్టు, ఎందుకంటే దేశము, కాలము, దేహము అనేవి లేనేలేవు అని ఆయన చెప్పాలనుకున్నాడు. దానికోసం ఈ కథలో 3 కల్పనలు చేశాడు. 4. క. వశిష్ఠుడి పాకలోనే పద్ముడి రాజ్యం, పద్ముడి పడక గదిలోనే విదురథుడి యుద్ధరంగం. ఇది ఒక కల్పన. ఈ కల్పన వల్ల చోటు అనే పదార్థం లేనే లేదని నిరూపిస్తున్నాడు. 4. ఖ. వశిష్ఠ బ్రాహ్మణుడు మరణించి 8 రోజులైంది. అదే కాలం పద్ముడి లెక్కలో 60 సంవత్సరాలు 30 రోజులు, అదే కాలం విదురతుడి లెక్కలో 60 సంవత్సరాలు. మామూలుగా జన్మ తరువాత జన్మ జరిగితే అది 120 సంవత్సరాల 38 రోజులు కావాలి. కాని ఇదంతా ఒక్క క్షణమే అని కథలో చెప్పటం జరిగింది. ఇది 2వ కల్పన. దీని ద్వారా కాలం అనేది లేదని మహర్షి నిరూపిస్తున్నాడు. 4గా ఇక దేహమనేది లేదని నిరూపించాలి. దానికోసమే ఇద్దరు లీలల కల్పన. ఇది 3వ కల్పన. తార్కికంగా చూస్తే విదురతలీలకు పద్మలోకంలో దేహం లేదు. కాని ఆమె మాత్రమే కాకుండా ఊరివారంతా కూడా ఆమెకు దేహం ఉందని అనుకుంటున్నారు అంటున్నారు. నిజమైన దేహమే లేని ఈ భార్యతో పద్మరాజు కాపురమే చేస్తున్నాడు అని మహర్షి కథాకల్పన చేశాడు. ఈ ఘట్టం ద్వారా దేహం ఉండటమంటే ఉందనుకోవటమే అని మహర్షి నిరూపిస్తున్నాడు. 5. పద్మలోకంలో పద్ముడి శరీరాన్ని చెడిపోకుండా అట్టిపెట్టి లీల శరీరానికి దహనం చేయించేశాడు మహర్షి. దీని ద్వారా ఆయన ఏమి సాధించాడు? 5క పద్మలీల యొక్క సంకల్పబలం వల్ల పద్మరాజు శరీరం చెడిపోకుండా నిలబడింది. ఆమె సంకల్పబలమే సరస్వతి వరంగా వ్యక్తమైంది. 5ఖ ఇంతటి గట్టి సంకల్పం చేసిన లీలకు తన శరీరం తగలబడిపోయినట్టే తెలీదు. నా శరీరం ఏమైపోయింది అని సరస్వతీదేవిని అడిగితే అప్పుడావిడ చెప్పింది, 5గా ఈ 2 సంఘటనల వల్ల శరీరం నిలబడటానికి కారణం సంకల్పమే అని. శరీరం మీద దృష్టి లేకపోతే అది ఉన్నా పోయినా ఒకటే అని మహర్షి నిరూపిస్తున్నాడు. 6. పద్మలీలను కథ చివరిదాకా అట్టిపెట్టడంలో మహర్షికి కొన్ని ప్రయోజనాలున్నాయి. 6క ఒక చిద్రూపయోగి, ఒక వాసనాశేషం గల జీవన్ముక్తుడు, ఒక సాధకుడు, 3 కలిసి 89 సహజీవనం చేయటాన్ని చూపిస్తున్నాడు. ఇది ఒక ప్రయోజనం. 6ఖ సత్యకామ సత్య సంకల్పాది సిద్ధులను సాధించిన జ్ఞాని పద్మలీల. ఆ స్థితిలో కూడా కొంత వాసనాశేషం మిగిలి ఉండే అవకాశం ఉంది. పద్మలీలకు వాసనాశేషం ఉండబట్టే వచ్చి పద్మరాజ గృహంలో ఉంటోంది. ఇది నిరూపించటం మరో ప్రయోజనం. 6గా అలాంటి వాసనాశేషం ఉన్నా ఆ యోగులకు ఏమీ ప్రతిబంధకం లేదు. వారు నిత్యముక్త స్థితిలోనే ఉంటారు. పద్మలీల ద్వారా ఇది నిరూపించటం మరో ప్రయోజనం. 7 ఈ కథ ద్వారా సాధకుడి క్రమవికాసాన్ని చూపించదలుచుకున్నాడు వశిష్ఠమహర్షి. దాన్ని ఆయన ఎలా నిర్వహించాడంటే, 7క వశిష్ఠ బ్రాహ్మణుడు ఉత్తమ బ్రాహ్మణుడిగా ఉండి కూడా ఐశ్వర్య మోహం వల్ల రాజజన్మ పొందాడు. 7ఖ వశిష్ఠ బ్రాహ్మణపత్ని మాత్రం పాతివ్రత్య ప్రభావం వల్ల మరుజన్మలో ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని కూడా పొందింది. 7గా పద్ముడు ఆపై జన్మలో వెనుకటి బ్రాహ్మణ సంస్కారం కలిసి వచ్చి మోక్షకాంక్షతో సరస్వతి ఉపాసన చేశాడు. 7ఘ ఆ ఉపాసన వల్ల మళ్లీ పద్ముడిగా పునర్జన్మ ఎత్తినప్పుడు అతనికి సత్సాంగత్యం లభించింది. క్రమంగా జీవన్ముక్తుడయ్యాడు. 7జ ఈ విధంగా సాధకుడి క్రమవికాసాన్ని ప్రతిపాదించాడు మహర్షి. 7చ ఈ కథలో కీలక పాత్రగా సరస్వతీదేవిని ప్రవేశపెట్టాడు కవి. చాలా చోట్ల ఆమెను జ్ఞాప్తిదేవి అని వ్యవహరించాడు. అంటే జ్ఞానదేవి అని అర్థం. ఎక్కడికక్కడ జీవులలో ఉద్బుద్ధమయ్యే జ్ఞానమే వారికి పైపై వికాసాలను అందిస్తుందని నిరూపించటానికే కవి జ్ఞప్తిదేవతను ప్రవేశపెట్టాడు. ఈ విధంగా కథను గూర్చి కథాపాత్రలను గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇక ఈ కథ గురించి వశిష్ఠమహర్షి ఏమంటున్నాడో గమనిద్దాం.